జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణము. రామచంద్రస్వామిని అర్థించాడు విశ్వామిత్ర మహర్షి. రాముని యొక్క సత్యపరాక్రమము నాకు తెలుసయ్యా దశరథ చక్రవర్తి, నీకు తెలియదు, సామాన్యుడు కాదు రాముడు, తపస్సులకు మాత్రమే ఆ రామతత్వం తెలుస్తూ ఉంటుంది. వశిష్ఠుడు మొదలైనటువంటి వామదేవుడు ఇంకా చాలామంది, వారందరినీ కూడా తెలుసుకో అని చెప్పాడు. అంటే అయినా సరే ఎంత చెప్పినా తచ్చృత్వా రాజశార్దూలో విశ్వామిత్రస్య భాషితం ముహూర్తమివ నిస్సంజ్ఞ సంజ్ఞావానిదం అబ్రవీత్. ఆ మాట విని ఒక క్షణకాలము నిర్విణ్ణుడైపోయాడు దశరథ చక్రవర్తి. ఏం మాట్లాడాలో తెలియటం లేదు, అలా తేరుకొని అంటూ ఉన్నాడు. ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. ఏమయ్యా మా రాముడు, రాజీవలోచనుడు రాముడు, పద్మముల వంటి నేత్రములు మా రామునివి, అంటే ఇంకా బాలకుడే రాముడు, ఒళ్ళంతా గట్టిపడలా, ఇంకే కర్కశమైనటువంటి దేహం కాదు మా రాముడిది. పైగా వయస్సు చూద్దామా, ఊన షోడశ వర్షము అంటే ఒక పాదం తక్కువ, ఒక పాదము అని అంటే 16లో 4వ వంతు, 4 సంవత్సరాలు తక్కువయ్యా, అంటే 12 సంవత్సరాలే. మరి ఇటువంటి రాముడు ఇప్పుడే విద్యలు అయిపోయినాయి, బయటకు వచ్చాడంతే, అప్పుడే రాక్షసులతో యుద్ధమా? నా యుద్ధ యోగ్యతాం, యుద్ధయోగ్యతాం అస్య నపశ్యామి, రాక్షసులతో యుద్ధం చేయటమా నేను సమ్మతించలేనయ్యా అని అన్నాడు. అయితే ఇక్కడ కూడా కొంత వివరణ ఇస్తూ ఉంటారు. ఊన షోడశ వర్షము అంటూ ఉన్నాడే, మరి ఏమిటి అని అంటే ఊనం అని అంటే పాదము అనే చెప్తారు. ఇంకా చాలా ఎంత తక్కువైనా సరే ఊన అంటే తక్కువ అని కూడా, ఏక ఊన వింశతి ప్రతిది కూడా ఈ సంస్కృత భాషలో లెక్కలు వచ్చేటప్పుడు 19 అని అనరు, అష్టాదశ అన్నట్లుగా 18 అంటారు, నవదశ అనరు, 1 తక్కువ ఆ పైకి చెప్తారు అన్నమాట. ఏక ఊన వింశతి అంటే 19, అలాగే ఏక ఊన త్రింశత్తు అంటే 29, ఇలా ఏక ఊన 1 తక్కువ 1 తక్కువ అన్నట్లుగా అది మనకి అరబిక్ అంకెల్లో కూడా కనబడుతూ ఉంటుంది. అరబిక్ అది రోమన్ అంకెల్లో, రోమన్ అంకెలు వేసేటప్పుడు 9 వేయాలని అంటే ముందు ఆ 10 ఎక్స్ గుర్తు లాంటిది వేసి ఇటు ప్రక్కని ఎడమ వైపున 1 వేస్తారంటే 1 తక్కువ అని. అలా మరి ఆ కాలంలో అట్లా ఉండేవి, అదే వరుస అట్లాగే వచ్చేసింది. ఈనాటికి 1 నెల తక్కువైనా అనొచ్చు, 1 సంవత్సరం తక్కువైనా అనొచ్చు. మరి 12 అని ఎలా చెప్తున్నారండి అని అంటే ఈ మాట మారీచుడు చెబుతాడు రావణాసురుడితో. బాలో ద్వాదశ వర్షోయం అకృతాస్త్రశ్చ రాఘవ అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నివేక్షణ అంటాడు. అప్పుడు రావణాసురుడితో చెబుతాడు, అప్పటికింకా బాలుడేనయ్యా, 12 ఏళ్ళే రామునికి, ఇంకా మీస కట్టు కూడా సరిగా మొలవలేదు. ఆ సమయంలో కొట్టిన దెబ్బకే సముద్రంలోకి వెళ్ళిపడ్డా నేను. మరి అలాంటిది ఇంకా ఇప్పుడు ఇంకా ప్రౌఢ వయస్సు కూడా అయినా, ఆ పైగా వెంట సీతాదేవి ఉన్నది, ఆమె రాముని వెంట వస్తూ ఉన్నది, కనుక ఇప్పుడు మనం ఏమీ చేయలేము అని అంటాడు. కనుక దానిని బట్టి చూస్తే 12 ఏళ్ళు అని, రాముడికి 12 సంవత్సరాలే అయితే మరి సీతాదేవికి ఎంత అండి, 8 సంవత్సరాలే, 4 ఏళ్ళు తక్కువ ఆమె. మరి ఆమెను శివధనువుని ఉంకుగా పెట్టి చేశారు, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోయినాయి వీళ్ళకి, కనుక నేను ఇయ్యలేను అంటూ ఉన్నాడు. రాజీవలోచనుడు అంటే ఎక్కడ పొద్దుగూహితే అక్కడే ఆ పద్మము ముకుళించినట్లుగా, రాముడు కూడా అంతే, ఎక్కడుంటే అక్కడే నిద్రపోతాడు. ఇంకా ఉత్సంగము మా యొక్క అంకము మీద తొడ మీదే కూర్చొని ఉంటాడు. ఉత్సంగ పరివర్తితయా మద్విరహ అసహిష్ణు, మరి విడిచిపెట్టి ఉండలేడు ఇంకా, తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఉండలేని దశలోనే ఉన్నాడు ఇంకా. కాకపక్షధరుడు అంటే జులపాలు, ఇంకా పుట్టు వెంట్రుకలు కూడా తీయలేదయ్యా బాబు, ఇప్పుడేంటయ్యా నువ్వెలా వచ్చి కూర్చున్నావు అంటూ ఉన్నాడు. మరి ఎలాగూ ఏం అక్షోహిణీ పూర్ణ యశ్యాహంపతి ఈశ్వర అనయా సమృతో గత్వ యోద్ధాహం తై నిశాచరై. అక్షోహిణి, సైన్యాన్ని వేసుకుని వస్తా నేను, వచ్చి యుద్ధం చేస్తాను నేను రాక్షసులతో, కనుక నాకే జయం వస్తుంది, రాముడు ఏం చేస్తాడు అంటున్నాడు. అంటే ఆనాటికి అక్షోహిణి అని అంటేనే చాలా పెద్ద గొప్ప. మరి చూడండి ఈ లెక్క మామూలే, ఈనాటి ఆ ద్వాపరయుగం వచ్చేటప్పటికీ 18 అక్షోహిణీల సైన్యం అంటే మరి ఎంత సైన్యం ఉంటుందో, మరి చాలా లక్షల్లో కోట్లలో ఉంటుంది అంత అన్నమాట. అంత సైన్యం ఉన్నదయ్యా నా దగ్గర, నేను వస్తాను. కనుక వీరేం చేస్తారు, బాలోహి అకృత విద్యశ్చ నచ వేత్తి బలాబలం. బాలుడు రాముడు ఇంకా పూర్తిగా విద్యలలో రాటు తేలలేదు, అభ్యాసం కాలేదు ఇంకా. మరి ఎదుట బలాబలాలు తెలియవు, నచాస్త్ర బల సంయుక్తో నచ యుద్ధ విశారద. మరి అస్త్రములు కానీ యుద్ధ విశారదత్వము రామునికి ఏమీ తెలియదు ఇంకాను. కొన్ని యుద్ధాలు చేస్తే కానీ రాటు తేలతాడు. నచాసౌ రక్షసాం యోగ్య కూటయుద్ధాహితే ధ్రువం. కనుక కూటయుద్ధములు రకరకాలైనటువంటి మాయా యుద్ధములు చేస్తూ ఉంటారు, అది తెలియదు సుమారామునికి. షష్ఠిర్వర్ష సహస్రాణి జాతస్య మమ కౌశిక దుఃఖేన ఉత్పాదితశ్చాయం నరామం నేతుమర్హసి. 60 సంవత్సరాలు 60,000 సంవత్సరాలు 60,000 మరి అలా గడిచిపోయినాయి. మరి లెక్కలేయటం కూడా వాళ్ళకి మరి అంత కరెక్ట్గా ఏమిటో చెప్పేస్తూ ఉంటారు, కానీ అవన్నీ సరైనటువంటివి లెక్కలేం కాదు. ఊరికే వేలకు వేలు అంటూ ఉంటారు, అది కరెక్ట్ అయినటువంటి లెక్కలు కాదు. కనుక రాముణ్ణి నేను ఇయలేను సుమా, ఇయలేను. చతుర్నాం ఆత్మజానామి హి ప్రీతి పరమికామమ జ్యేష్టం ధర్మ ప్రధానంచ నరామం నేతుమర్హసి. 4 బిడ్డలు నాకు ఎప్పటికో ముసలి వయసులో పుట్టారు, దాంట్లో రాముడు పెద్దవాడు. రాముడి అంటే నాకు ప్రాణాలే, నేనింకా ఇయ్యలేను సుమా. రాముని ఇచ్చి నేను బ్రతకలేను, రాముడు లేకపోతే, కనుక నేను ఇయ్యలేను అన్నాడు. అని అంటే విన్నాడు సమన్యుహు కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతి. ఏం చూపినా సరే ఈటానికి ఏమీ సుముఖత చూపించట్లా, చూపించకపోయేటప్పటికీ సరే ఇంకేం చేస్తాం. మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్స సుఖీభవ సబాంధవ. సరే నేను వెళ్తున్నానయ్యా, నువ్వు మిథ్యా ప్రతిజ్ఞుడు అయ్యి సుఖంగా ఉండు. అంటే ఇస్తానన్నావు, ఏది కావాలంటే అది ఇస్తానని అబ్బో ముందు తెగ చెప్పేశావు, ఇప్పుడు నేను ఈను అంటూ ఉన్నావు. ఇంకా నేనేం చేస్తాను, సరే నువ్వే సుఖంగా ఉండు, వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఏంటిది, ఏమన్నా మంచిగా దీవిస్తున్నాడా, సుఖీభవ సబాంధవ అంటూ విద్యా ప్రతిజ్ఞుడు అయి నువ్వు సుఖంగా ఉండనంటే ఆడిన మాట తప్పిపోయావు, నువ్వు సుఖంగా ఉంటావా అని ధ్వని అన్నమాట. తస్య రోషపరీతస్య విశ్వామిత్రస్య ధీమత చచాల వసుధ కృత్స్న వివేశచ భయం సురాన్. అలా అడుగులేస్తున్నాడట మా పెద్ద పెద్ద అంగలు, అదిరిపోతుంది భూమి, భయపడిపోయారు అందరూ కూడా. త్రస్తరూపంతు విజ్ఞాయ జగత్సర్వం మహాన్ ఋషి. చూసి భయపడిపోయి అందరూ కూడా భయపడిపోయారు. అప్పుడు సువ్రతో ధీరో వశిష్ఠో వాక్యమబ్రవీత్. అప్పుడు వశిష్ఠుడు అంటూ ఉన్నాడు, దశరథ చక్రవర్తి ఇక్ష్వాకూణాం కులే జాత సాక్షాత్ ధర్మయువాపర ధృతిమాన్ సువ్రత శ్రీమాన్ ధర్మం హాతు నార్హసి. ఇక్ష్వాకువంశంలో పుట్టావయ్యా, సాక్షాత్తు ధర్మమే నీ రూపంలో ఉన్నది, నువ్వు ధృతిమంతుడవి, ఆడిన మాట తప్పని వ్రతము కలిగినటువంటి వాడవు. ఆ ధర్మాన్ని విడవటము అది మంచిది కాదు, నీ వ్రతాన్ని విడవటము ధర్మము కాదు. త్రిషులోకేషు విఖ్యాత్తో ధర్మాత్మ ఇతి రాఘవ. మీరందరూ కూడా ధర్మాత్ములని 3 లోకాల్లోనూ కూడా ప్రసిద్ధమై ఉన్నది. కనుక ఇప్పుడు నువ్వు విడిచిపెట్టకు, ధర్మాన్ని విడిచిపెట్టకు. ఇష్టాపూర్త వధోభూ తస్మాత్ రామం విసర్జయ. కనుక రాముణ్ణి పంపించేం భయం లేదు. కృతాస్త్రం అకృతాస్త్రం వా, నైనం శిక్ష్యంతి రాక్షసాహ గుప్తం కుశికపుత్రేణ జ్వలనేన అమృతం యథా. ఆ కుశికపుత్రుడు ఉన్నాడే కౌశికుడు, విశ్వామిత్రుడు, అతని రక్షణలో ఉంటే రామునికి అస్త్రములు తెలియటము తెలియకపోవటము అనేది దాని ద్వారా రక్షణ కాదయ్యా. నీ కుమారునకు కీర్తిని కలిగించటానికి వచ్చాడు తప్ప సామాన్యుడు కాదయ్యో విశ్వామిత్రుడు. నాకు తెలుసు ఇతని యొక్క ఏది సాహసము పౌరుషము పట్టుదల అవన్నీ నాకు తెలుసు. ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యవతాం వరహ, ఏష బుద్ధ్యాధి లోకే తపసశ్చ పరాయణం. సామాన్యుడు ఆ విశ్వామిత్రుడు ధర్మమే ఈ రూపంలో ఉన్నాడు. అతడు మంచి బుద్ధిమంతుడు, మంచి తపో బలం కలిగినటువంటి వాడు. ఏషు అస్త్రాన్ వివిధాన్ వేత్తి త్రైలోక్యే సచరాచరే. ఇతడు అన్ని అస్త్రములు తెలిసి ఈయనకి మూడు లోకాల్లో కూడా ఇతనితో సమానమైనటువంటి వాడు ఎవడూ లేడు. నా దేవ నర్షయః కేచిత్ నాసుర నచరాక్షసః గంధర్వయక్ష ప్రవరాః సకిన్నర మహోరగాః. ఎన్ని ఎంతమంది దేవదానవ గరుడ గంధర్వాదులు కూడా ఈయన తెలుసుకోలేరు సుమా. వారి దగ్గర లేనటువంటి అస్త్ర సంపద ఎంతో ఉన్నది. ఈ ధార్మికుడైనటువంటి పరమధార్మికుడు అని అంటే ధనుర్ధారి కూడా విశ్వామిత్రుడు. ధర్మం అంటే ధను అనే పేరుంది. ఇతడు మంచి యుద్ధం చేసినటువంటి వాడు. కనుక నీవేమి భయపడకు, పంపించు ఏం పర్వాలేదు అని. ఏవం వీర్యో మహాతేజ విశ్వామిత్రో మహాయశ, అతడు మహాకీర్తిమంతుడు, మరి చాలా గొప్పవాడు. నీ కుమారునికి హితమే చేస్తాడు, మంచే కలుగుతుంది అని చెబితే తథావశిష్ఠే బ్రువతి రాజా దశరథస్సూతం ప్రహృష్టవదనో రామం ఆజుహావ సలక్ష్మణం. సరే, అలాగే తమరు కూడా చెప్తున్నారు కనుక పంపిస్తా, ధైర్యంగానే ఉన్నది, భయం లేదు. మీరిందరూ చెబుతూ ఉన్నప్పుడు ఇటువంటి మహానుభావుడు ఆయన అని ఎట్లయితే తేరుకున్నాడు దశరథుడు, తనను తాను ఓదార్చుకున్నాడు, మంచిది కాదు అనుకున్నాడు. ఆడిన మాట తప్పకూడదు, సామాన్యుడు కాదు కదా ఈయన అని ఆజుహావ పిలిపించాడు. రామునితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. కృతస్వస్థ్యైనం మాత్రాపిత్ర దశరథేన చ పురోధస వశిష్ఠేన మంగళైరభిమంత్రితం సపుత్రం మూర్ధ్ని ఉపాఘ్రాయ దాశ రాజా దశరథప్రియం దదౌ కుశికపుత్రాయ సుప్రీతేన అంతరాత్మన. ఆ తండ్రి చేత తల్లి చేత కూడా స్వస్త్యయనం ఆ మంగళములు అవి చెప్పించాడు. దశరథుడు కూడా ఆశీర్వదించాడు. వశిష్ఠ మహర్షి కూడా ఆశీర్వదించాడు. మూర్ధ్ని ఉపాఘ్రాయ, ఆ మూర్ధ్నము శిరస్సు ఆ పైన బ్రహ్మరంధ్రం ఉన్న చోట దాన్ని ముద్దు పెట్టుకున్నాడు దశరథుడు. కుశికపుత్రుడు విశ్వామిత్రునికి అప్పచెప్పేశాడు. తతో వాయు సుఖస్పర్శో నీరజస్కోవవుతదా, మంచి చల్లని గాలి వచ్చిందప్పుడు, అందమారుతం దుమ్ము లేకుండా మంచి శుభసూచకం. విశ్వామిత్రగతం దృష్ట్వా రాము రాజీవలోచనం. విశ్వామిత్రుని వెంట వెళ్తూ ఉంటే పుష్పవృష్టి మహత్యాసీత్. ఆ పుష్పవృష్టి అంటే అక్కడ వాళ్ళే అయోధ్యలో మేడల మీద ఉండి వాళ్ళు పూలు జల్లారు. మరి చక్రవర్తి కుమారుడు అలా బయటికి వెళుతూ ఉన్నాడు. విశ్వామిత్రుని వెంట వెళుతూ ఉంటే మంగళవాద్యములన్నీ కూడా మ్రోగించారు. రాముడు ధనుర్ధరుడైనటువంటి రాముడు, లక్ష్మణుడు కూడా కాకపక్ష ధరో ధన్వి తంచ సౌమిత్రి అన్వగాత్. ఆ ఇద్దరు కూడా రెండు తూణీరములు అటుప్రక్క ఇటుప్రక్క కట్టుకున్నారు భుజాలకి, ధనువులు పట్టుకున్నారు. బయలుదేరితే ఎలా ఉన్నారు అనంటే కలాపినవు ధనుష్పాణి శోభయానవు దిశోదశ. ఆ దశ దిశలు కూడా వారి తేజస్సు ప్రకాశిస్తూ ఉన్నది. విశ్వామిత్రుని వెంట త్రిశీర్షాయువ పన్నగవు. ఎలా ఉన్నారు అనంటే మూడు తలలు పాములులాగా ఉన్నారట ఈ ఇద్దరును. ఎలా అంటే రెండు తలల్లాగా రెండు ప్రక్కన ఉన్నటువంటి ఆ ధనువులు ఉన్నాయి, తూణీరములు. తూణీరములు రెండు ప్రక్కల అంటే బాణాలు వేసుకుని అమ్ముల పొదులు ఎత్తుగా ఉన్నాయి. అవి కూడా తల ఒకటి, రాముని తల లక్ష్మణుని తల. కనుక అప్పుడు ఒక్కొక్కళ్ళే మూడేసి తలలు పాములలాగా ఉన్నారు అని చెప్పి వాల్మీకి మహర్షి అంటాడు అప్పటి ఉపమానాలు అవన్నీ. అలాగే పితామహమివ అశ్వినవు, బ్రహ్మదేవుని వెంట వెళ్ళేటటువంటి అశ్విని దేవతలలాగా, మరి వాళ్ళు కూడా వెళ్ళారేమో. అశ్విని దేవతలు దేవవైద్యులు, బ్రహ్మదేవుడు, అలా బ్రహ్మదేవునిలాగా విశ్వామిత్రుడు ఉన్నాడు, అశ్విని కుమారులలాగా బాల్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. ధనుష్పాణి స్వలంకృత బద్ధ గోధాంగుళి త్రాణవు ఖడ్గవంతవు మహాద్యుతి, ఆ గోధ ఉడుము, ఆ ఉడుము యొక్క చర్మాన్ని తీసి వేళ్ళకి వేసుకుంటారు, అంటే ఆ ధనువుకి లాగేటప్పుడు తగలకుండా ఉన్నమాట. ఈ వెనక్కి లాగితే వచ్చి ఎక్కడ తగులుతుంటుంది, వచ్చి ఈ హంసభాగము, అంశలము అంటే భుజాలకు వచ్చి తగులుతుంటుంది నారి. కనుక ఈ అంగుళి అంటే ఈ పెద్ద వేలుకి దాన్ని తగిలించుకుంటారు, ఆ ఉడుము చర్మం అది వచ్చి ఇలా ఉంటుంది. ఈ వేళ్ళకు కూడా తగిలించుకుంటారు, అక్కడ కూడా ఈ నారి అనేది ఒరుసుకుపోకుండా ఉండటానికి మహా తీక్షణంగా ఉంటాయి అని. మంచి పొదునైనటువంటి ఖడ్గములు పట్టుకున్నారు, మంచి అందమైనటువంటి శరీర సౌందర్యము కలిగినటువంటి వారు చారువపుషౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ అనుయాతౌ శ్రియా దీప్త్యా శోభయేతాం అనిందితౌ, మంచి ప్రకాశంగా ఉన్నారట ఇద్దరు కూడా, మిసమిసలాడుతూ ఉన్నారు పిల్లలు. అలా బయలుదేరి ఎలా ఉన్నారు అంటే, అలా స్థాణుం దేవమివ అచించం కుమారావివ భావకి, స్థాణుడు అంటే పరమశివుడు, ఆయనకు కుమారులైనటువంటి స్కందుడు విశాఖుడు, ఆ ఇద్దరు చెరువు ప్రక్కనే నడుస్తూ ఉంటే, పరమశివుడు నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అదిగో అలా కూడా ఉన్నారు అంటున్నాడు ఆయన. అంటే అంత గొప్పగా వారితో దేవతలతో పోలుస్తూ ఉన్నాడు, బ్రహ్మదేవునిలాగా పరమశివునిలాగా ఉన్నాడు అని అన్నారు. మరి చూసారా, ఇక్కడెక్కడ విష్ణుమూర్తిని చెప్పలేదు. మరి విష్ణుమూర్తిలాగా త్రిమూర్తులలో అయినప్పుడు విష్ణుమూర్తిని కూడా చెప్పాలి కదా. ఆ కాలానికి మరి ముగ్గురిని చెప్పుకుంటూ ఉన్నట్లయితే మరి చెప్పలేదు. ఏమిటంటే వాల్మీకే కదా రచన చేస్తూ ఉన్నది, ఆ విష్ణువే కదా ఈ రాముడు అనేది ఆయన చెప్పకుండానే ఇలా ధ్వనించేటట్టు చేస్తూ ఉంటాడు వాల్మీకి. సరే, వాళ్ళు అలా నడిచారు. అలా అధ్యర్థయోజనంగత్వ సరైవ దక్షిణీతటే, ఆ దక్షిణ ఒడ్డున నడుస్తూ ఉన్నారు. సరయూ నదిని దాటి అవతలకి వెళ్ళాలి కదా, ఉత్తరానికి, ఉత్తరం వైపుకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక యోజనం ఉన్నారు నడిచారట, అంటే అది మూడు యోజనాలు ఉంటుంది, ఒక మూడు యోజనమున్నారు నడిచారు. అప్పుడు అంటూ ఉన్నాడు విశ్వామిత్రుడు, రామేతి మధురాం వాణి విశ్వామిత్రుడు అభ్యభాషత రామా అని పిలిచాడు. మంచి మంచి మాట రాముడు కూడా, ఏమిటి స్వామి అన్నట్లు నిలబడితే, నీళ్లు తీసుకోవయ్యా గృహాణవత్స సలిలం, ఆ సరయు జలాన్ని తీసుకో, ఆచమనం చేయి, చేసి అలా కళ్ళు చేతులు కడుక్కొని అలా రమ్మన్నాడు. అలాగేనని చెప్పాడు, ఎందుకని అడగడు, మరి గురువుగారు కదా పాటించాలి మాట, తండ్రి అప్పచెప్పాడు. ఆ కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, ఆచమనం చేశాడు, వచ్చేసాడు. రాముడు చేశాడంటే లక్ష్మణుడు చేసినట్టే. అప్పుడు బల అతిబల అనే రెండు విద్యలు నీకు ఇస్తూ ఉన్నానయ్యా, ఇవి రెండు విద్యలు అని చెప్పాడు. వాటిని క్షుత్పిపాసే నతే రామ భవిష్యే తే నరోత్తమ బలాం అతిబలాం చేయవ పఠత పధి రాఘవ, అవేవో మంత్రాలు చెప్పాడు. కనుక ఇవి పధి మార్గమునందు వెళ్ళేటప్పుడు వీటిని పఠతః పఠించినట్లయితే, అంటే జపించినట్లయితే ఏ విధమైనటువంటి ఆకలి దప్పులు ఇలాంటివి ఉండవు అని చెప్పాడు. అలా విద్యాద్వయం ముందు ఇచ్చాడు, గ్రహించాడు రామచంద్రస్వామి. అలాగే లక్ష్మణుడికి కూడా వెంటనే ఆ రాముడే ఇచ్చేశాడు. అలా వెళ్ళారు. వెళితే అప్పటికి కొంత దూరము నడిచేటప్పటికీ నడిచే వెళుతున్నారు ఇక విశ్వామిత్రుని వెంట. ఏమీ రథాలు కానీ ఏమీ వాహనాలు కానీ ఏమి తీసుకోలేదు. రామ విద్యా సముజితో రామ సుశుభే భూరి విక్రమ సహస్రదశ్విర్భగవాన్ శరదీవ దివాకర. రాముడు చాలా పరాక్రమం, ఆ విద్యలను తీసుకొని ప్రకాశించాడట రాముడు. సహస్రరశ్మి సూర్యుడు 1000 కిరణములతో శరదీవ శరత్కాలంలో ఉన్నవా వానిలాగా, అంటే శరత్కాలంలో మంచి తేజస్వంతుడై ఉంటాడు, మబ్బులు ఏమి ఉండవు ఆకాశమంతా. ఈ అసలు కాలుష్యము లేదు అప్పటికీ, అయినప్పటికీ కూడా ఆ ఉన్న దాంట్లో ఇంకా తేటన్నమాట శరత్కాలము అనేది. ఆ తేరి ఉంటుంది అన్నిటికీ కూడా. అంత గొప్ప కాలం అది. ఆ కాలంలో సూర్యునిలాగా ప్రకాశించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఆగుదాం రామా, ఇది ఈ రాత్రి ఇక్కడే మనం ఉంటాము అని చెప్పి ఇంకా పొద్దుకోకలేదు. అప్పటికి దశరథ నృపశూను సత్తమాభ్యాం తృణశ్చయనే అనుచితే సహోషితాభ్యాం, గడ్డితో వేశాడు చక్కగా మెత్తని పడకలు. ఆహారం ఏదో ఆ పళ్ళు ఏదో తిన్నారు. కుషిక సుత వచోను లాలితాభ్యాం సుఖమివస విభవ విభావరీచ. ఆ రాత్రి ప్రకాశించిందట. వీరి ముగ్గురు అలా పడుకొని విశ్వామిత్రుడు చక్కగా కథలు చెబుతూ ఉన్నాడు. దాన్ని కథాకథన పద్ధతి అంటారు. చాలామంది బాలకాండ అని చెప్పారు కానీ విశ్వామిత్రుడు బాల్యమా రాముడు బాల్యమా అంటుంటారు. ఆ తర్వాత ఏదో విశ్వామిత్రుని చరిత్ర వస్తే విశ్వామిత్రుడు బాల్యం అన్నట్టు చెబుతుంటారు చాలామంది. కాదండి, రామునిదే బాల్యము, రామ సంబంధం తప్ప విశ్వామిత్రునికి ఎందుకు? ఎందువలననంటే కథాకథన పద్ధతిలో నేర్పుతూ ఉన్నాడు. బాలుడే రాముడు. బాలుడు అని అంటే ఏంటర్థం? గ్రహణ ధారణ పటుహు, ఇంకా విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ఆ చివరిలో పెళ్ళి అవుతుంది ఈ కాండ చివరికి వెళ్ళేటప్పటికి. కనుక రాముని చరిత్ర ఇది. పూర్వులందరూ ఏదో రకరకాలుగా చెప్తుంటారు, సరే చెప్పిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చెప్పుకోనియండి, నాకు తెలిసినట్లుగా నేను చెబుతూ ఉన్నాను. కనుక ఇది రాముని యొక్క బాల్యమే. ఆ విద్యలు కథాకథన పద్ధతి అంటే కథల రూపంలో చెబుతున్నాడు. ఆ కాలంలో చదువులు అవన్నీ కనుక వాటిని ఆయన నేర్చుకుంటూ ఉన్నాడు. ఇది శ్రీమద్ రామాయణే బాలకాండే ద్వావింశ సర్గ. 22 సర్గలు పూర్తి చేసుకున్నాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.